133 సర్వసౌఖ్యదాత్రి తీసం ధా సర్వసౌఖ్యదాత్రి సుఖసరి భావ సౌఖ్యం సర్వాణి చ తాని ప్రియ మోద ప్రమోద ఆనంద సద్దవాచ్యాని ఇష్టదర్శనజన్యం సుఖం ప్రియం తల్లాభజన్యం మోద శంకర 12-27 వరకు శంకర గ్రంథరత్నావళి 210 తదనుభపజన్యం ప్రమోద ఆనంద సమస్త జీవోభోక్త తాని దదాతీతి తథా సర్వప్రకారే అహస్మరణాదిభ్యః సౌఖ్యం దదాతీతిన సర్వేషామాబ్రహ్మ స్తంభ పర్యంతానాం యథాకరో తపాసనం ప్రత్యక్షేణ దృశ్యమానం జ్ఞానేశ్వర్యాది సహితం సుఖం దదాతీతి వా తథా ఏష హేవానందయతి ఇతి శ్రుతేః ఓం సర్వసౌఖ్యదార్యే నమః ఆం వి సుఖము గలవాని యొక్క ధర్మము సౌఖ్యము సర్వవిధములైన ప్రియము మోదము నమోదము ఆనందములనొసగునదిగాన జగన్మాత సర్వసౌఖ్యదాత్రి అని స్తననీయురాలగుచున్నది. ఇష్టమైన వస్తువును లేక వ్యక్తి చూచుట వలన కలుగునట్టి సుఖము ప్రియమనబడును. ఇష్టనస్తులాభజన్యమైన సుఖమును మోదమందుకు ఇష్టవస్తువు యొక్క అనుభవము వలన లభించినట్టిది ప్రమోదము. పైన పేర్కొనిన సర్వసౌఖ్యముల సమాహార రూపమే యానందము. జీవుడు ఆనందభోక్త. తాదృశములైన సర్వసౌఖ్యముల నొసగునదిగాన దేవికి సర్వసౌఖ్యదాత్రి యను నామమన్వర్థము. సర్వవిధములైన స్మరణ కీర్తన ధ్యానాదుల చేత సౌఖ్యము నొసగునదిగాన ఆమె సర్వసౌఖ్యదాత్రి. లలితా త్రిశతీ భాష్య బ్రహ్మది స్తంభ పర్యంతము బ్రహ్మది మొదలుకొని గడ్డిపోచ వరకు అందరకూ వారివారి కర్మానుష్ఠానము ననుగరించి ప్రత్యక్షముగా దృశ్యమానమగు జ్ఞాన ఐశ్వర్యాది యుక్తమైన సుఖము నోసుగునది. ఏష హేవానందయతి ఈ పురుషుడే సర్వప్రాణులకు నానందము నొసగుచున్నాడు అను శృతివచనానుసారము పరమేశ్వరి సర్వసౌఖ్యదాత్రి యను నామముతో నర్చింపబడుచున్నది.